ప్రధాన ప్రభు శరణం అయ్యప్ప, ఆర్యంగావ్ అయ్యావో శరణం అయ్యప్ప, అన్నదాన ప్రభు శరణం అయ్యప్ప, ఆర్యంగావ్ అయ్యావో శరణం అయ్యప్ప, శ్రీపాదము నమ్మినాము శరణము అయ్యప్ప, శ్రీపాదము నమ్మినాము శరణము అయ్యప్ప, శ్రీకృష్ణుని ధనయ శరణము అయ్యప్ప, శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. తీర్చువాడా శరణము అయ్యప్ప, పందలకు భాగ్యమా శరణము అయ్యప్ప, శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. పాలు తెచ్చిన శరణము అయ్యప్ప, వారు నీ మిత్రమా శరణము అయ్యప్ప, శరణులను కావుమా శరణము అయ్యప్ప, అన్నదాన ప్రభు శరణం అయ్యప్ప, ఆర్యంగావ్ అయ్యావో శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప.